యద్వాచో మధుమత్తస్మిన్మాధాస్వాహా సరస్వత్యై స్తోమగం సమర్థయ గాయత్రేణ రథంతరం బృహద్గాయత్రవర్తని యస్తే దర్శస్కందది యస్తే అగుంశుర్బాహుచ్యుతో భిషణయోరుపస్థాయ అధ్వర్యోర్వాపర్యస్తే పవిత్రాస్వాహా కృతమింద్రాయతం జుహోమి యోద్రప్సో అగుంశః పతితః పృథివ్యాం పరివాపాత్ పురోడాశాత్ కరంభాత్ ధానాసోమాన్ మన్సిన ఇంద్ర శుక్రాత్ స్వాహా కృతమింద్రాయతం జుహోమి యస్తే ద్రప్సో మధుమాగుంగింద్రియావాన్ స్వాహా కృతః పునరప్యేతి దేవాన్ దివః పృథివ్యాః పర్యంతరిక్షాత్ స్వాహా కృతమింద్రాయతం జుహోమి అధ్వర్యుర్వాత్తిజాం ప్రథమో విద్యతే తేన స్తోమో యోక్తవ్య ఇత్యాహుర్వాగ్రేగా అగ్రయే ధృజగా దేవేభ్యో యశోమ ఇరసతి ప్రాణాన్ పశుశుక్రజాం మయి చగమానే చేత్యాహవాచమేవ తద్యజ్ఞముఖే యునక్కివాస్తు వాయేతద్యజ్ఞస్య క్రియతే యద్గ్రహాన్ గృహీత్వా బహిష్పవమానగం సర్పంతి పరాన్ పునరేత్యోపతిష్టతే యజ్ఞో వే విష్ణుర్యజ్ఞమేవా గర్విష్ణాత్మన్నో అంతమః శర్మ యచ్ఛత హంత్యా ప్రభేధారామధుశ్చుత ఉత్సంగః ప్రభే అక్షితమిత్యాహయ దేవాశ్చయానశ్చోపశుశ్చైతేనాప్యాయయతి అగ్నినాయమస్తవద్వోషమేవ దివే దివే యశసం వీరవత్తమన్ గోమాగం అగ్నే విమాగం అశ్వీ యజ్ఞో నిర్వత్సఖాసదమిద ప్రమర్ష్యాగం యేషో అసుర ప్రజావాన్ దీర్ఘోయ పృథుబుద్ధ స్వభావాన్ ఆప్యాయస్వసంతే ఇహ త్వష్టారమగ్రియం విశ్వరూపముహ్వయే అస్మాకమస్తు కేవలః తన్నస్తు రేపమధమోషయత్వదేవత్వష్టర్విరరాణస్య స్వ యతో వీరః కర్మణ్యసుదక్షో యుక్తగ్రావాజాయతే దేవకామః శివస్పష్టరిహాగహి విభుః పోషముతత్మనా యజ్ఞే యజ్ఞేన ఉదవ విషంగరూపస్సుభరోవయోధా సృష్టివీరోజాయతే దేవకామః ప్రజాన్పష్టాష్యదునాభిమస్మేథా దేవానామప్యేదుపాసః ప్రణో దేవ్యానో దివః విభాగం సగం సరస్వదస్తనయ్యో విశ్వదర్శనః ధృక్షేమహి ప్రజామిషం ఏతే సరస్వపూర్మయో మధునందో ఘృతశ్చ్యుతః తేషాంతే సుమ్నమీమహే యస్య వ్రతం పశవోయంతి సర్వే యస్య వ్రతముపతిష్ఠంత ఆపః యస్య వ్రతే పుష్టిపదుర్నివిష్టస్తగుం సరస్వంతమవసే హువేమ దివ్యగుం సువర్ణం వయసం బృహంతమపాయం గర్భం వృషభమోషధీనాం అభీమతో వృష్ట్యా దర్పయంతంతగుం సరస్వంతమవసే హువేమ శ్రీవాలి పృథుష్టుకేయా దేవానామశిస్పసా జుషస్వ హవ్యమాహుతం ప్రజాంతే విదిదిగ్ధిన యాసుపానిస్వం గురిః సుషోమా బహుసూవరి తస్యై విష్పత్నియే హవిస్సిని వాల్యే జుహోతన ఇంద్రం వో విశ్వతస్పరేంద్రం నరః అసితవర్ణా హరయస్సు పర్ణామి హోపసానాదివముత్పదంతి తావవర్త్రాన్ సదనాని కృత్వాది పృథివీ భృతేర్విద్యతే హిరణ్యకేశోరజసోపిధ్వనిర్వాదయిమధ్యజీమాన్ శుచిభ్రాజా ఉషసో నవేదాయశస్పతిరపస్యవో న సత్యాః ఆతే సుపర్ణా అమినందగే వే కృష్ణో నో నామ వృషభో యతీతం శివాభిర్నస్మయమానాభినాఘాత్పతంతిమిహ స్తనయం చభ్రా వాశ్రేవ విద్యం నిమాది వత్సన్న మాతాసి శక్తి యేషాం వృష్టిరసర్గే పర్వతశ్చిన్మహి వృద్ధో విభాయ దివశ్చిత్సానురేజతస్వదేవః యత్క్రీడమరుదరిష్టిమంత ఆపయవ సభ్యోధలభ్యే అభిక్రందస్తన నిగర్భమాధాదంబదా పరిజీయార్థేన దృతికం సుపరిషమిషిణ్యం చకం సమాభవంతోద్వదాని పాదాశుర్నయవసే ధామాహయత్తే అజలవనా వృష్టం దిశిక్వస అగ్నే భూరేణి తవ జాతవేదో దేవస్వధామో మృతస్ ధామ యాష్టమాయామాయినా విశ్వమిన్వత్తే పూర్వే స్కందః పృష్టబంధ దివో నో వృష్టిం మరుతోరేధ్వం ప్రమిన్వత విష్ణ అశ్వస్య ధారాః అర్వాణ్యేతేన స్తనయత్రణేక్యపోనిషింజన్నసురః పితానః పిన్వంత్యపో మరుతః సుదానవః పయో ఘృతమద్విదధే స్వాభువః అత్యన్న విహే వినయంతి వాజినముత్సంతు హంతి స్కనయం దమక్షితం ప్రదా మరుదస్తాగుమియత్తవృష్టయ్యే విశ్వే మరుతో జునంతి క్రోధాదిగర్దా గణ్యేవ దున్నా పేరుంజానాపత్యేవ జాయా గతే నద్యా వా పృథివీ మధునా సమక్షతపయస్వదే కృణుతా పవోషధీః ఊర్జం చదత్ర సుమతిం చ బింబసయత్రా నరో మరుదస్యం యథా మధు ఉదత్యం చిత్రాం పౌర్వభృగవచ్చుతిమప్రవానమదాహువే అగ్నిగుం సముద్రవాససం ఆసవగుం సవితుర్యథా భగస్యేవ భుజిగుం హువే అగ్నిగుం సముద్రవాససం హువే వాదస్వనం కవిం పర్జన్యక్రంత్యగుం సహ అగ్నిగుం సముద్రవాససం ఓం యో వై పవమానామన్వారోహాన్ విద్వాన్ యజతేన పవమానానారోహజనపవమానేభ్యోవచ్ఛిద్యతేశేనోసి గాయత్ర ఛందానత్వారభే స్వస్తి మా సంపాదయ సువర్ణోసి త్రష్టఛందానత్వారభే స్వస్తి మా సంపాదయ సఖాసి జగతే ఛందానత్వారభే స్వస్తి మా సంపాదయేత్యాహైతే వై పవమానానామన్వారోహాస్తా విద్వాన్ పవమానానారోహజినపవమానేభ్యోవచ్ఛిద్యతే యో వై పవమానస్య సంతతిం వేద సర్వమాయుదే దినపురాయుషః ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజాం పవమానస్య గ్రహాగృహ్యంతే తథా అస్యైతే గృహీతా ద్రోణకలశ ఆధవనీయః పూతభృత్తాన్ యదగృహీత్వాపా కురుయాత్ పవమానం విచ్ఛిద్యాత్తం విచ్ఛిద్యమానమద్భర్యాః ప్రాణో న విచ్ఛిద్యేతోపయామగృహీతాది ప్రజాపదకే త్వేతి ద్రోణకలశమభిషేషింద్రాయ త్వేత్యాధవనీయం విశ్వేభ్యస్తా దేవేభ్యగితి బోధభృతం పవమానమేవ తత్సంతనోతి సర్వమాయురే దినపురాయుషః ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజా త్రీణి వాపసవనాన్యసతృతీయకం సవనమవలంబంచుకుర్వంతముపాకంశకం హోపాకంశుపాత్రేకంశమవాశ్యతం తృతీయసవనే పితృజ్ఞాభిషుణుజాద్యేనాకంశుమద్యదభిషుణోదితేనర్ధ్యేషు సర్వాణ్యేవ తత్సవనాన్యకం సుమంతి శుక్రవంతి సమావద్దేర్యాణి కరోద్భౌ సముద్రో వితావజోర్యౌ పర్యావర్తే జఠరే పపా తయో పశ్యంతో అతియంతమపశ్యంతస్యంతన్యం ద్వే గ్రథసే సగదే వస్తకే కేశీ విశ్వా భువనాని విద్వాన్ శిరోధారేత్యసిరంబసాన శుక్రమాదత్తే అనుభారిదార్యై దేవాయ్యే కుర్వదరాకుర్వదతే దేవాగేతం మహాయజ్ఞమపశ్యంతమదంబదాగ్నిహోత్రం వ్రతమకుర్వదరస్మాద్వ్రత సద్వ్యహోత్రం జుహ్వతి పౌర్ణమాసంయజ్ఞమగ్నే సోమీయం పశుమకుర్వదాయజ్ఞమాగ్నేయం పశుమకుర్వద వైశ్వదేవం ప్రాతస్సవనమకుర్వద వరుణ ప్రఘాధ మాధ్యంతి నగుంసవనగుంసాగమేధా పితృ యజ్ఞం త్రయంబాగస్తృతీయమగుర్వదతమేషామసురా యజ్ఞమన్వమాజిగాగం సంతన్నాన్వమాయంతేవ్యా ఇమే దేవా అభూవన్ నిరితద్ధరస్యాద్ధరత్వం తదో దేవా అభవన్ పరాసురాయ ఏవం విద్వాన్ సోమే నగజతే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి పరిభోరగ్నిం పరిభోరింద్రం పరిభోర్విశ్వాన్ దేవాన్ పరిభోర్మాగం సహ బ్రహ్మవర్తసేన సహ పరస్వశంగవేషం జనాగసమర్వదేశగూరాజన్నోషధేభ్యోచ్ఛిన్నస్య తేరియపదే సువీర్యస్య రాజస్పోషస్య జలితారస్యామ తస్య మేరాస్వరస్య తే భక్షీగతస్య ఇదమన్మృజే ప్రాణాయ మే వర్చోదావర్చసే పవస్వాపానాయ వ్యానాయ వాచే దక్షకృతుభ్యాం చక్షుర్భ్యాం మే వర్చోదో వర్చసే పవే సాగిశ్రోత్రాయాత్మనేభ్యాయుషే వీర్యాయ విష్ణోరింద్రస్య విశ్వేషాం దేవానా జఠరమసి వర్చోదా మే వర్చసే పవస్వకోశికో నామకస్మై త్వాకాయ త్వాయం త్వాసో మే నాపీతృపంజం ప్రజా ప్రజయా భూయాశకం సువీరో వీరైః సువర్తావర్తసా సుపోష పోషేర్విశ్వేభ్యోమేభ్యో వర్చోదావర్తసే పవస్వరస్య మేరాస్వరస్య భక్షీయతస్య ఇదమన్మృజే ఉభూషన్నదే క్షేతైషవై పాత్రియ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ దత్పయతి సజేనం తత్వాభూత్యాభిపవదే బ్రహ్మవర్చస కామవే క్షేతైషవై పాత్రియ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ దత్పయతి సజేనం తత్వా బ్రహ్మవర్చసే నాభిపవద ఆమయావ్యవే క్షేతైషవై పాత్రియ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ దత్పయతి దత్త ఆయుషాభిపవతేషవే పాత్రయ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ దర్పయతి సజేనం దత్త ప్రాణాపానాభ్యాం వాచో దక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాగిశ్రోత్రాభ్యామాత్మనోంగేభ్యాయుషోంతలేదిదాయ ప్రథంబతి స్వస్తిర్విఘన స్వస్తి పర సర్వే పరశుర్ణ స్వస్తి యజ్ఞకృతస్థజమాస్మిన్ యజ్ఞముపహ్వయధ్వముపమాద్యావాృషయేక్వయేతాముపాస్తావక్కలశస్వామో అగ్నిరుపదేవా ఉపయజ్ఞముపమాహోత్రా ఉపహవేక్వయం తాన్నమోగ్నేమఖ్నేమఖస్య మాయసోర్గాదిత్యాహవనీయముపతిష్టదే యజ్ఞో వై మఖో యజ్ఞం వావసరదహంతస్మావేవ నమస్కృత్య సదః ప్రసత్పత్యాత్మనో నా నమో రుద్రాయమఖగ్నే నమస్కృత్యామా పాహేత్యాగ్నేస్మాగేవ నమస్కృత్య సత్పత్యాత్మనో నార్థే నమ ఇంద్రాయమఖగ్నేంద్రియం మే వీర్యం మా నిర్వధేరితి హోత్రేయమాశిషమే వైతామాశాస్త్రేంద్రియస్య వీర్యస్యా నిర్ఘాతాయయా వై దేవతా సదస్యార్తిమార్పయం జయస్తా విద్వాన్ ప్రసర్పదిన సదస్యార్చిమార్చదినమోగ్నేమఖగ్నైత్యాహైతావే దేవత సదస్యార్చిమార్పయం విద్వాన్ ప్రసర్పదిన సదస్యార్చిమార్చది దృఢేష్ఠ శిశిరే సమీచేమాగుంహదస్పాదగుం సోర్యో మా దేవో దివ్యాదగుంహదస్పాదు వాయురంతరిక్షాదగ్ఞ పృథివ్యాయమః పితృభ్యః సరస్వతే మనుష్యేభ్యో దేవీద్వారౌ సంతన్నమస్సరసే నమస్సరసస్వదయే నమస్తకేనా పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యా అహే దేహి సవ్యోదరస్తిష్ఠాన్యస్య సదనే శీలయోస్మత్పాకతరమున్నిపదబుధుద్వదశ్చకేశం పాతం మాద్యా వా పృథివీరద్యాన్నస్తదో మే ప్రసత్పంతం పితరో న ప్రసత్పంతి తగేన మేశ్వరాహిగంసితో సరః ప్రసర్పదక్షిణార్థం పరే క్షేదాగంధపితర పితర్మాణహం యుష్మాభిర్భూయాసకం సుప్రజసోమయాజూయం భూయాస్తేభ్యగేవ నమస్కృత్య సదః ప్రసర్పత్యాత్మనో నాత్యై దక్షే హిమా విషజేర్ధ్యాయుక్తాయ సంతనుక్తాయ రాజస్పోషాయ వర్చసే సుప్రజా స్వాయే హి వసో పురోవసో ప్రియో మే హృదాశ్మిభ్యాకం సంఖ్యాతం నృజక్ష సంతాదేవ సోమ సుజక్ష అవక్షేషం మంత్రా విభోజేతుర్యజ్ఞానాం భాగ్యుషానా సోమస్థిరప్యత మంత్రా సర్వాచ్యతి తిరణాహతశే భాగ్యుషానా సోమస్కృప్యే హి విశ్వదర్శనే సంభోర్మయోభస్వస్తిమా హరివర్ణ ప్రదరకృత్యే దక్షాయ రాజస్పోషాయ సువీరతాయై మామారాజన్ దివేభిషో మామేహాద్యుత్విషాపధీ వృషణే సుష్మాయాయుషే వర్తసే వసుమద్గణస్య సోమదేవతేమదివిదః ప్రాతస్య వనస్య గాయత్ర ఛందస ఇంద్రపేదస్య నరాశకంస పేదస్య పితృపేదస్య వసుమత ఉపహోదస్యోపహూతో భక్షయామి రుద్రమద్గణస్య సోమదేవతేమదివిదో మాధ్యంజనస్య శవనస్య త్రిష్టుఛందస ఇంద్రపేదస్య నరాశకంస పేదస్య పితృపేదస్య వసుమత ఉపహోదస్యోపహూతో భక్షయామ్యాదిత్యమద్గణస్య సోమదేవతేమదివి జగదీశందసగింద్రపేదస్య నరాశగుంసపేదస్య పితృపేదస్య మధుమదపహోదస్యోపహూతో భక్షయామి ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్వామవిష్మియం భవావాజస్య సంగతే హిర్మమేగాత్రా హరివో గణాన్నేమావితీకృషః శివో మే సప్తర్షేనుపతిష్ట స్వమామే వాంగ్నాభిమతిగాః అపామ సోమమృత భూమాదష్మజ్యోగిరవిదామదేవాన్ కిమస్మాన్ కృణపదరాదిత్యముధోర్తిరమృతమర్త్యస్య యన్మ ఆత్మనోమిందాభూరగ్నస్తత్పునరాహార్జాతవేదా విచర్షణిః పునరగ్నశ్చక్షురధాత్మహరిందో బృహస్పతిః పునర్మే అశ్వినా యువం చక్షురాధత్తమక్ష్యోః నిష్టయజుషస్తే దేవ సోమస్తుతస్తోమస్తి సస్తోక్షస్య హరివద ఇంద్రపేదస్య మధుమద ఉపహోదస్యోపహూత భక్షయామి ఆపోర్యాస్థామాపూరయత ప్రజయా చ ధనేన చ ఏతత్తే గతయే చత్వామన్వేతత్తే పితామహ ప్రపితామహయే చత్వామన్వత్ర పితరో యథా భాగం వందధ్వన్ నమో భక్పితరో రథాయ నమో భక్పితరః సుష్మాయ నమో భక్పితరో జీవాయ నమో భక్పితరః స్వధాయే నమో భక్పితరో మన్యవే నమో భక్పితరో ఘోరాయ పితరో నమో భోజయేతస్మిల్లోకే స్థయుష్మాగస్తే నయేస్మిల్లోకే మాంతే నయేతస్మిల్లోకే వసిష్ఠా భూజాస్తకే హంతే వసిష్ఠో భూజా సంప్రజాపదేన పదేతాన్నిన్యో విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయజ్ఞస్యామపదయోరయీనా దేవకృతస్తేన సో భయజనమసి మనుష్యకృతస్తేన సో భయజనమసి పితృకృతస్తేన సో భయజనమస్యక్సుభౌతస్య గోమదేవదేభిస్తుతస్యేష్టయజుషస్తుతస్తోమస్య శస్తోక్షస్తి గో భక్షో అశ్వసరియో గోదశస్య దే పితృభక్షం కృతస్యోపహూతస్యోపహూతో భక్షయామి మహీనాం పయోసి విశ్వేషాం దేవానాం తనోరుధ్యాసమద్యపృషదీనాం గ్రహం పృషదీనాం గ్రహోసి విష్ణోర్హృదయమస్తేకమిష విష్ణుస్తాన్ విజక్రమే భూతిర్దద్ధాన్ హృదయన వర్ధతాన్ తస్తమేష్టస్త వేదస్త ద్రవిణమాగమ్యా జ్యోతిర్హివేశ్వానరం వృష్టయే దుగ్ధం యావతే ద్యావా పృథివీమ హిత్వా యావచ్చ సప్తసింధవో విదస్థుః సామంతమింద్రదే గ్రహకం సహోర్జాగృహ్ణామ్యస్తృతం యత్కృష్టస గుణపృషరాజ్యమపృషే క్షోద్ర అస్య ప్రమాయుకాశ్వర్యక్ష్వామపృషే చతుష్పాదోస్య పశవః ప్రమాయుకాశ్వర్యస్కందే ద్విజమానః ప్రమాయుకస్యాత్ పశవో వై పృషరాజ్యం పశవో వాయేతస్య స్కందం ధియస్య పృషరాజ్యగ్రస్కందృషరాజ్యం పునర్గృహ్ణాది పశూనేవాస్మై పునర్గృహ్ణాది ప్రాణో వై పృషరాజ్యం ప్రాణో వా ఏకస్య స్కందధియస్య పృషదాజ్యగ్ స్కందధియత్పృషదాజ్యం పునర్గృహ్ణాది ప్రాణమేవాస్మై పునర్గృహ్ణాది హిరణ్యమవధాయ గృహ్ణాత్యమృతం వే హిరణ్యం ప్రాణపృషదాజ్యమృతమేవాస్య ప్రాణే దధాతి శతమానం భవతి సదాయ పురుష శతేంద్రియనాయుష్యేవేంద్రియ ప్రతిష్టమవ్యాపయతి ప్రాజాపత్యో వా అశ్వః ప్రాజాపత్యః ప్రాణస్వాదేవాస్మై యోనే ప్రాణం నిర్మిమేతే వివాగేతస్య యజ్ఞశ్చిద్యతేయస్య పురుషదాజ్ఞస్కందతి వైష్ణవ్యచ్చ పునర్గృహ్ణాది యజ్ఞో వై వైష్ణవ్యజ్ఞేనైవ యజ్ఞకం సంతనోతి దేవసవితరేవత్తే ప్రాహతత్ప్రజసు ప్రజయజ బృహస్పద బ్రహ్మాయుష్మత్యాచోమాగాతనోపాత్సాన్నః సత్యావ ఆశిషః సంతు సత్యా ఆమోదయ ఋతం చ సత్యం చ వదత స్తుతదేవస్య సవితః ప్రథమే స్తుతస్య స్తుతమస్యోర్జం మహ్యగ్ స్తుతం దుహామామా స్తుతస్య స్తుతం గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రమస్యోర్జం మహ్యగం శస్త్రం దుహామామా శస్త్రస్య శస్త్రం గమ్యా ంద్రియావంతోమహే సుక్షేమహి ప్రజామిషం సామే సత్యాశేర్దేవేషు భూయాద్ బ్రహ్మవర్చసం ఆగమ్యాద్ యజ్ఞాబభోవస ఆబభోవస ప్రజజ్ఞే సమావృధే సదేవానామధిపతర్బభోవసో అస్మాకం అధిపతేం కరోతు వయగ్స్యామపదయోరయీనాం యజ్ఞా వావై యజ్ఞపదిందుహే యజ్ఞపదర్వా యజ్ఞం దుహే సయస్తుత శస్త్రయోర్దోహమ విద్వాజతేష్టా పాపీయాన్ భవతి గజేనయోర్దోహం విద్వాజతే స యజ్ఞం దుహే సయిష్టావసీయాన్ భవతి స్తుతస్య స్తుతమస్యోర్జం మహ్యగ్రస్తుతం దుహామామాస్తుతస్య స్తుతం గమ్యాచ్ఛత్రస్య శస్త్రమస్యోర్జం మహ్యగం శస్త్రం దుహామామా శస్త్రస్య శస్త్రం గమ్యాదిత్యా హైషవే స్తుత శస్త్రయోర్ధో హస్తయ్య ఏవం విద్వాన్ యజతే దుహగేవ యజ్ఞమిష్మావసీయాన్ భవతి శయనాయ పద్మనే స్వాహావత్సయమభిగోర్తాయ నమోభిష్టం భాగ ధర్మనే స్వాహావత్సయమభిగోర్తాయ నమః పరిధయే జన ప్రసనాయ స్వాహావత్సయమభిగోర్తాయ నమ ఊర్జే హోత్రానాగ స్వాహావత్సయమభిగోర్తాయ నమః పయసే హోత్రానాగ స్వాహావత్సయమభిగోర్తాయ నమః ప్రజాపతయే మనవే స్వాహావత్సయమభిగోర్తాయ నమః ఋతమృతమా సువర్ణ స్వాహావత్సయమభిగోర్తాయ నమస్త్రం పంథాగం హోత్రామధోస్య యజ్ఞపతి మృషయేన సాహుః ప్రజానిర్భక్తానుసభ్యమానామధవ్యో స్తోకావపతోరరాధ సన్నస్తాభ్యాగం సృజతు విశ్వకర్మా ఘోరారిషయో నమో అస్తేభ్యః మనసశ్చ సంధో బృహస్పతయే మహిషద్విమన్ నమః నమో విశ్వకర్మణే సముపాత్తస్మానమన్యాన్ సోమపాన్ మన్యమానః ప్రాణస్య విద్వాన్ సమరేణ ధీరగేణశ్చ కృపాన్ మహి బద్ధగేషాం తం విశ్వకర్మన్ ప్రముంచా స్వస్తయే భక్షయన్ వానవసోన్యాదుః యానగ్నయోన్వదప్యంతధిష్ఠయా ఇయం తేజామవయాదృష్ట్యే సృష్టిన్నస్తాన్ కృణోతి విశ్వకర్మా నమః పితృభ్యో అభియేనో అక్షణయజ్ఞకృతో యజ్ఞకామాస్సు దేవాకామా వో దక్షిణాన్ననేని మమానస్తస్మాదేన సః పాపయిష్టా యావంతో మే సదస్యాస్తే సర్వే దక్షిణ్యాస్తేభ్యో యో దక్షిణాన్ననయేదైభ్యో విశ్చేదయద్వేష్టకర్మణాది జుహోతి సదస్యామేవ తత్ప్రేణ తస్మే దేవా సోమపుషే జిగచ్చదయమాశిరా దంపతీ వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందదేవస్పశ విశ్వే అర్పాగే ధతే గృహః ఆశీర్దాయా దంపతీ వామమశ్నుతామరిష్టో రాజః సజతాగుం సమోకసా యాశిరచ్చందుగ్ధం కుంభ్యా సహేష్టేన యా మన్నమతిం జహాదుసః సర్పగ్రీవీ పీవర్యస్య జాయా పీవానః పుత్రా అగృశాసో అస్య సహజానర్యస్సు మఖస్య మాన ఇంద్రాయాశిరగం సహ కుంభ్యాదాయ ఆశేర్మవోజముదసు ప్రజాస్తమిషం దశా దుద్రవి నగం సవర్తసం సంజయం క్షేత్రాణి సహసాహమింద్రగన్వానో అన్యాగం అధరాన్ సవత్నాన్ భూలమసి భూతే మాధాముఖమసి ముఖం భూయా సంధ్యా వా పృథివేభ్యాపరిగృహ్ణామి విశ్వే త్వా దేవాభేష్వానరా ప్రత్యావయంతి దివి దేవాం జగంహాంతరిక్షేమయాగం చ పృథివ్యాం పార్థివాం ధ్రువం ధ్రువేణ హవిషావ సోమన్నయామసి యథా నః సర్వమిద్యగదయక్ష్మకం సుమనా అసత్ యథా నగింద్రగిద్విషః కేవలే సర్వాః సమనసక్కరత్ యథా నః సర్వాయుద్విషోస్మాకం కేవలీరసన్ యద్వై హోతాధ్వర్యమభ్యాక్వయదేవద్రమేణమభిప్రవర్తయత్యుక్షసాహిత్యాః ప్రాదస్సవనం ప్రజగేయ్యేతాన్యక్షరాణి త్రిపదా గాయత్రీ గాయత్రం ప్రాదస్సవనం గాయత్రియైవ ప్రాదస్సవనే వజ్రమంతర్ధత్త ఉత్తం వాచేత్యాహమాధ్యంతి నగం సవనం ప్రజగేయ్యేతాన్యక్షరాణి చతుష్పదాష్టభం వాధ్యంతి సవనం ద్రష్టుభైవమాభ్యంతినే సవనే వజ్రమంతర్ధత్త ఉక్తం వాజేంద్రాయేత్యాహృదేయసవనం ప్రజగేర్యసప్తేతాన్యక్షరాణి సప్తపదాశక్పరేషాపరవజ్రవజ్రేణైవ తృతీయసవనే వజ్రమంతర్ధత్తే బ్రహ్మవాదినా వదంతి సత్వాధ్వర్యశ్చాద్యోయసాసవనం ప్రతిహరే ఛందాగం శివం పాదయేత్యేదప్రాదస్సవన ఆత్మం దధీతే ఇంద్రియం మాధ్యంజినే సవనే పశోగస్తృతీయసవనైత్యుక్షసాహిత్యాః ప్రాదస్సవనం ప్రతిగేయ్యేతాన్యక్షరాణి త్రిపదా గాయత్రీ గాయత్రం ప్రాదస్సవనం ప్రాదస్సవన ఏవ ప్రతిగరే ఛందాగం సంపాదయత్యసో తేజో వై గాయత్రీ తేజః ప్రాదస్సవనం తేజమేవ ప్రాదస్సవన ఆత్మం ధత్త ఉక్తం వాచేత్యాహ మాధ్యంజినకం సవనం ప్రతిగే ఏతాన్యక్షరాణి చతుష్పదాష్టత్రేష్టభం మాభ్యంతినకం సవనం మాభ్యంతినగేవ సవనే ప్రతిగరే ఛందాగం సంపాదయత్యసో ఇంద్రియం వై త్రిష్టగింద్రియం మాభ్యంతినకం సవనమింద్రియమేవ మాభ్యంతినే సవన ఆత్మం ధత్త ఉక్తం వాచేంద్రాయేత్యాహృదేయసవనం ప్రతిగేర్య సప్తేతాన్యక్షరాణి సప్తపదాశక్పరేషాక్పరా పశవో జాగదం తృతీయసవనం తృతీయసవన ఏవ ప్రతిగరే ఛందాగం సంపాదయత్యసో పశవో వై జగతి పశవస్తృతీయసవనం పశో నేప తృతీయసవన ఆత్మం ధత్తే యద్వై హోదాధ్వర్యమభ్యాప్యత ఆప్యమస్మిన్ దధాతి తద్యన్నాపహనీత పురాస్య సంవత్సర గృహ ఆవే వీరక్షోగం సామోదయి వేద ప్రత్యాహ్వయదేతే నైవ తదపహతే యథా ఆయతాం ప్రతీక్షరేమధ్వర్య ప్రతిగరం ప్రతీక్షరే గతభిప్రతిగృహీయాథయా సమర్చరే తాదృగేవ తద్యతద్ధత్యాల్లుప్యేదయథాధావద్యోహీయతే తాదృగేవ తత్ప్రవాహుగ్వారిద్విజాముద్గీథాముద్గీథగేవోద్గాతృణామృజ ప్రణవముక్త సకృంశిరాం ప్రతిగాధ్వర్యోణాయ్యదేవం విద్వాన్ ప్రతిగృణాత్యన్నాదగేవ భవత్యాస్య ప్రజాయాం వాజీ జాయత ఇయం వై హోతాసావద్ధ్వర్యోయదాసీనశ్చగుం సత్యస్యాగేవ తద్భోతా నైత్యాస్తకి బహీయమసో ఇమామేవ తేన యజమానోస్తుం ప్రతిఘృణాత్యముష్యామేవ తదద్ధ్వర్యన్నైతి తిష్టతి వ్యక్తసావసో అమోమేవ తేన యజమానోతు యదాసీనశ్చగుం సతి తస్మాదిదః ప్రదానం దేవా ఉపజీవంతి యత్తిష్టం ప్రతిఘృణాది తస్మాదముదః ప్రధానం మనుష్యా ఉపజీవంతి యత్ప్రాణాసీనశ్చగుం సరి ప్రత్యంగిష్టం ప్రతిఘృణాది తస్మాత్ ప్రాజీనగుం రేతో ధీయతే ప్రతీజే ప్రజాజాయంతే యద్వై హోదాధ్వర్యమభ్యాత్మయ దేవద్రమేణమభిప్రవర్తయతి పరాగావర్త దేవద్రమేవ తన్నికరోతి ఉపయాగృహేతాక్షసదశిభాక్పాభ్యాం త్వాకృతుపాభ్యామస్త యజ్ఞస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం గ్రహ్ణాంగృహేతాశ్రుతసదశిచక్షుష్పాభ్యాం త్వాకృతుపాభ్యామస్త యజ్ఞస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం గ్రహ్ణాంగృహేతాశ్రుతసదశిశ్వాప్రభాభ్యాం త్వాకృతుపాభ్యామస్త యజ్ఞస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం గ్రహ్ణామి దేవేభ్యస్త్వా విశ్వదేవేభ్యస్త్వా విశ్వేభ్యస్త్వా దేవేభ్యో విష్ణవరుక్రమేష దేశోమస్తగం రక్షస్వదంతే దుశ్చక్షామానక్షన్మయమసత్పురోమసర్వాక్పాభాజం మే పాహిమయమసర్విలద్వసుశ్చక్షుష్పాశ్చక్షుర్మే పాహిమయమసంయద్వసుశ్రోత్రమాశ్రోత్రం మే పాహి భూరదిశ్రేష్ఠోరశ్మీనాం ప్రాణవాః ప్రాణం మే పాహి ధూరదిశ్రేష్ఠోరశ్మీనామపానమాపానం మే పాహి యోన ఇంద్రవాయుమిత్రావరుణావస్మినామభిదాశ్రిభ్రాతుర్యముత్పిపీతే బృహస్పతి ఇదమహంతమధరం పాదయామిగతేంద్రాహముత్తమశ్చేతయాని ప్రథమో అగ్నేతవోతిభిః సువీరాభిస్తర దివాజకర్మభిః యస్య త్వగుం సఖ్యమావిధ ప్రహోత్రే పూర్వ్యం వచోగ్నయే భరతా బృహద్ విమాన్ జ్యోతేకుం నిబిభ్రతేన వేధసే అగ్నేత్రే దేవాజినాత్రే శధస్థా విస్రస్తే జిహ్వారుజజాత పూర్వే తిస్రౌదే తనవో దేవమాతాస్తాభిన్న పాహి గిరో అప్రయుచ్ఛన్ సంభాం కర్మణా సమిషాహి నోమీంద్రా విష్ణోపసరస్పారే అస్య యజ్ఞంద్రవినంతమరిష్టేర్నః పదిభిః పారయంత ఉభాదిజ్ఞ సర్ణపరాజిగే ఛేదపరాజిగే కదరశ్చ నైనాః ఇంద్రశ్చ విష్ణో యదవస్పృథేథాం త్రేధా సహస్రం వితదైరయేథాం హేమ్యాయోగం శితవ జాతవేదస్తిస్ర ఆజానీ రుషసస్తే అగ్నే తాభిర్దేవానామవో యక్షు విద్వానథా భవయజమానాగజయ్యో అగ్నిస్త్రేణ త్రిధాతోన్యాక్షేత విదథా కవిః సత్రేకం రేకాదశాగం ఇహ యక్షత్ర విప్రయచ్చన విప్రోధూతః పరిష్కృతః నభందామన్యకే సమే ఇంద్రావిష్ణోదృగం హితా శంబరస్య నవపురో నవతిష్టం శతం వర్జున సహస్రం చ సాగరం హసో ప్రత్యసరస్య వీరా ఉత మాతామన్వేన దమీత్వా జహతి పుత్ర దేవా అసాబ్రవే వృత్తమింద్రో హనిష్యాన్ సఖే విష్ణో వితరం విక్రమస్వ ఓం అగ్నే తేజస్మిన్ తేజస్వే త్వం దేవేషు భూయాస్తేజస్పందం మామాయుష్మందం వర్త్యస్పందం మనుష్యేషు గురు దీక్షాయేజత్వాతపదశ్చ తేజసేజు హోమిజేజో విదసి తేజో మామాహాజిన్మాహం తేజోహాసిషం మామా తేజోహాసీదింద్రోజస్మిన్నోజస్మే త్వం దేవేషు భూయా ఓజస్పందం మామాయుష్మందం వర్త్యస్పందం మనుష్యేషు గురు బ్రహ్మ మామాహాసేన్మాహమోజోహాసిషం మామామోజోహాసే సూర్యభ్రాజస్మిన్ భ్రాజస్మే త్వం దేవేషు భూయాభ్రాజస్పందం మామాయుష్మందం వర్త్యస్పందం మనుష్యేషు గురుభాగోశ్చత్వాపాంచభ్రాజసే జుహోమిసువర్మాహాసేన్మాహకం సువరహాసిషం మామాగం సువరహాసేన్ మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్రమింద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు వాయుర్హిం కర్తాగ్నిః ప్రస్తోతా ప్రజాపతిస్సామ బృహస్పతిర్గాతా విశ్వే దేవా ఉపగాత హర్తారో మరుదః ప్రతిహర్తార ఇంద్రో నిధనంతే దేవా ప్రాణభృతః ప్రాణం మయి దధత్వే తద్వే సర్వమధ్వర్యోపాకర్మణ్యోగాద్రభ్యముపాకరో దేవా ప్రాణభృతః ప్రాణం మయి దధత్తిత్యాహైతదేవ సర్వమాత్మన్ భక్తగిడా దేవ హోర్మయజ్ఞనేర్బృహస్పతిరుక్షామతాని సగంషిషద్విశ్వే దేవాస్తోక్తవాజ పృథివీమాధర్మాహిగంషే మధుమయిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమదేయం దేవేభ్యోవాచముద్యాసగంశ్రోషేణ్యాహం మనుష్యేభ్యస్తం మా దేవాహవంతు సౌభాగ్యై పితరానుమదంతో వసవస్వా ప్రవృహంతు గాయత్రేణ ఛందసాగ్నే ప్రియం పాశముపేహి రుద్రా స్వా ప్రవృహంతత్రైష్ణుభేణ ఛందసేంద్రస్య ప్రియం పాశముపేహ్యాదిత్యా స్వా ప్రవృహంతు జాగదేన ఛందసా విశ్వేషాం దేవానా ప్రియం పాశముపేహి మాందాసుతే శుక్ర శుక్రమాసో నో విభందనాసు పోతనాసు నూతనాసు మేషేషు మేషేషు వాసేషు విష్ట సుమాధ్యేషుహాసుక్రదే శుక్రాసు శుక్ర శుక్రమాసో నోమి శుక్రం తే శుక్రేణ గృహాణ సూర్యస్య రశ్మిభిః ఆస్మిన్నుగ్రాజిత్య వర్ధిమో ధారా అసష్టద అగుహగం లోపం వృషభస్య రోజనే బృహత్ సోమ సోమస్య పురోగా శుక్ర శుక్రస్య పురోగా యత్తే సోమాదాభ్యన్నామ జాగృతస్మై తే సోమ సోమాయస్మాహోషి త్వం దేవ సోమగాయత్రేణ ఛందసాగ్నే ప్రియం పాథో అపీహి వసీ త్వం దేవ సోమత్రైష్ణుభేణ ఛందసేంద్రస్య ప్రియం పాథో అపీయస్పత్సఖా త్వం దేవ సోమ జాగతేన ఛందసా విశ్వేషాం దేవానాం ప్రియం పాథో అపేహ్యాన ప్రాణగేతు పరావత అంతరిక్షాద్దివస్పరి ఆయు పృథివ్యాధ్యమృతమసి ప్రాణాయ ఇంద్రాగ్నే మే వర్చ కృణుతాం వర్చ సోమో బృహస్పతి వర్చో మే విశ్వే దేవా వర్చో మే ధత్తమశ్వినా నధం మే వాయుదేవ నవోచద్ బ్రహ్మాని మే ఋతదే పరి విశ్వాని కావ్యా మే విశ్వక్రమి వా భవతి ఏతద్వా అపాండామధేయం గుహ్యం యదా ధావా మాందాసుతే శుక్ర శుక్రమాధో నామీత్యాహాపామేవ నామధేయేన గుహ్యేన దివో వృష్టిమవరుంధే శుక్రం తే శుక్రేణ గృహ్ణామీత్యాహైతద్వా అహ్నరూపం యద్రాత్రస్సూర్యస్య రశ్మయో వృష్ట్యా ఈశతేహ్నగేవ రూపేణ సూర్యస్య రశ్మభిర్దివో వృష్టిం చావయత్యాస్మిన్నుగ్రాజిత్య వరి ృషభస్ రోజలే బృహదిత్యాహైతద్వా అస్య గృహం రూపం యద్వృష్టే రూపేణైవ వృష్టిమవరుంధే యత్తే సోమాదాభ్యన్నామజాగ్రవేత్యాహైష హవే హవిషా హవిర్గజదియోదాభ్యం గృహేత్వా సోమాయ జుహోదిపరావాగేతస్యాయ ప్రాణగేత యోగుంశం గృహ్ణాన ప్రాణగేతు పరావదగిత్యా ప్రాణమాత్మన్ధత్తే మృతమసి ప్రాణాయత్వేది హిరణ్యమభిర్జనత్యమృతం వై హిరణ్యమాయ ప్రాణోమృతేనైవాయుత్మన్ధత్తే సమానం భవతి సదాయ పురుషశ్రదేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠత్యమవుపస్పృశేషజం వా ఆపోషజమేవ కురుతే వాయురసి ప్రాణో నామ సవితురాధిపత్యే బాణం మేధాశ్చక్షురసిశ్వాద్రన్నామ ధాతురాధిపత్య ఆయం మేధాలోపమసి వర్ణో నామ బృహస్పతేరాధిపత్యే ప్రజాం మేధాహృతమసి సత్యం నామేంద్రస్యాధిపత్యే క్షత్రం మేధాభూతమసి భవ్యం నామ పితృనామాధిపత్యే పామోషధీనాం గర్భంధారతస్య త్వా వ్యోమనరతస్య త్వా విభూమనరతస్య త్వా విధర్మనస్యత్వాత్యాయత్తస్యత్వాజ్యోతిషే ప్రజాపదర్భిరాజమవశ్యత్తయా భూతం చ భవ్యం చాశ్రభ్యస్థిరోదాజమదగ్రస్తమసావశ్యత్తయా వేషప్రశ్నే కామానశ్రశ్నేనాం ప్రశ్యత్తం యత్ ప్రశ్నయో గృహ్యంధె ప్రశ్నేనేవ కామాన యజమానో వరుంధే వాయనసి ప్రాణోనా ప్రాణమేత్యాహ ప్రాణపానామేవరుంధే చక్షుర్దిష్ట్రన్నామేత్యాహాయుదేవరుంధే రూపమశివర్ణానామేత్యాహ ప్రజామేవరుంధృతమన్నామే ్యాహ క్షత్రమేవరుంధే భూతమసి భవ్యన్నామేత్యాహ పశవో వా అపామోషీనాం గర్భ పశూదేవరుంధేతావద్వే పురుషం పరిధస్తేవరుంధరితస్య వ్యోమనగిత్యాహేయం వా ఋతస్య వ్యోమే వామేవాభిజయప్రదస్య విభూమనగిత్యాహాంతరిక్షం వా ఋతస్య విభూమాంతరిక్షమేవాభిజయత్రదస్య విధర్మనగిత్యాహ ద్యౌర్వా ఋతస్ విధర్మజమేవాభిజయత్రదస్యత్వాహత్యాయేత్యాహదిశోపారితస్య సత్యం దిశగేవాభిజయత్రదస్యత్వా జ్యోతిషమిత్యాహ సువర్గో వీ లోకస్య జ్యోతిస్సువర్గమేవ లోకమభిజయత్యేతావంతో మే దేవలోకాస్తానేవాభిజయతి దశ సంపద్యం చేదశాక్షరాభిరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్ఠతి దేవాలయరుంధరతత్పరేరవారుంధరతత్పరాణాం పరత్వం యత్పరే గృహ్యంతే దేవయజ్ఞే ననావరుంధే తస్యావరుద్ధేయం ప్రథమం గృహ్ణాతి మమేవ తేన లోకమభిజయతి యన్ ద్వితీయమంతరిక్షం తేన యన్ తృతీయమముమేవ తేన లోకమభిజయతి యదేతే గృహ్యంత ఏషా లోకానామభిజిత్య ఉత్తరే స్వః సముదార్వాంచోరిక్ష్యంతే లోకాన్ పునరిమం లోకం ప్రత్యపరోహం జయత్వేష్ పరాంతోధిక్యంతే తస్మాదితః పరాంజలిమే లోకాయుత్తరేష్ సముదోర్వాంచోధిక్యంతే తస్మాదముదోర్వాంచిమే లోకాస్తస్మాదయాతయాం నో లోకాన్ మనుష్యా ఉపజీవంతే బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాదభ్యవోషధయ భవంత్యోషయో మనుష్యా ప్రజాపతిం ప్రజా అను ప్రజాయంతగిరి పరాణం విజబ్రూయాద్గృహ్ణాభ్యస్తౌషధేభ్య గృహ్ణామే తస్మాదభ్యమోషయ సంభవంతి యద్గృహ్ణాభ్యోషధేభ్యస్వా ప్రజాభ్యో గృహ్ణామే తస్మాదోషయో మనుష్యాగృహ్ణాయ ప్రజాభ్యస్వా ప్రజాపతయే గృహ్ణామే తస్మాత్ ప్రజాపతిం ప్రజా అను ప్రజాయంతే ప్రజాపతిర్దేవాసురానసృజత తదను యజ్ఞో సృజ్యత యజ్ఞం ఛందాగం సితే విష్పంజో వ్యక్రామన్ సోసురానను యజ్ఞోపాక్రామద్యజ్ఞం ఛందాగం సితే దేవామనంజన్ తామేవాభిదమభూపనయద్వయజ్ఞస్మయుదితే ప్రజాపతిముపాధావన్ సోబ్రవే ప్రజాపతిశ్చందసాం వీర్యమాదాయ తద్ధ ప్రదాస్యామే ఛందసాం వీర్య ప్రాయచ్చత్తరుందాగస్య పాక్రామందాగుంసుయజ్ఞస్తతో దేవా అభవన్ పరాసురాజయేవం ఛందసాం వీర్యం వేదాశ్రావయాస్తుస్రౌ షడ్జగే కామహేషకారో భవత్యాత్మనా పరాస్య భ్రాతవ్యో భవతి బ్రహ్మవాదినా వదంతి కస్మైకమద్భర్యురాశ్రావయతేతి ఛందసాం వీర్యాయేజబ్రూయా వేదద్వే ఛందసాం వీర్యమాశ్రావయాస్తుస్రౌ షడ్జగే గజామహే ముషట్కారోయేవం వేద స వీర్యైరేవ ఛందర్భ్యర్చతి యత్కించార్చతిరింద్రో వృత్రమహన్నమేభ్యంతద్యద్యతి న పాపపదమేభ్యంతర్థకస్మాదేంద్రో యజ్ఞాసగ్రస్థాతో నిత్యాహురింద్రస్య వా ఏషా యజ్ఞయా తనోయ్యజ్ఞస్థామేవ తద్యజంతి యదేవం వేదోపైనయ్యజ్ఞో నమతి